రజోగుణము విక్షేపశక్తి రజస క్రియాత్మిక యత ప్రవృత్య ప్రసృత పురాణి రాగదయో సహ ప్రభవంతి నిత్యం దుహఖాదయో ఏ మనసో వికారాః. 113. విక్షేపశక్తి అహ విక్షేపశక్తి రజస రజోగుణమునకు సంబంధించిన క్రియాత్మిక క్రియాత్మకమగు శక్తి యత ఉదేనివలన పురాణీ ప్రాచీన మైనన్నాదికాల సిద్ధమైన ప్రవృత్త్యః ప్రవృత్తి ప్రసృత విస్తృతమైనదో అస్యాహ దీనివలన రాగాదేహ రాగము మొదలగు నవియు మనసః మనస్సు యొక్క వికార వికారములగు ఏ దుహఖాదయః దుహఖము మొదలగునవియు కలవో అవి నిత్యం ఎల్లప్పుడును ప్రభవంతి పుట్టుచున్నవి. రజోగుణము మాయందు విక్షేపశక్తి ఆవరణశక్తి జానశక్తి అను మూడు శక్తులున్నవి. వీటిలో మొదటి రెండును బంధహేతువులు, మూడవది మోక్షహేతువు. వాటిలో విక్షేపశక్తి రజోగుణమునకు సంబంధించినది, క్రియాత్మిక కార్యరూపమైనది. ఉద్రిక్తమైనప్పుడు అనేక విధములగు విక్షేపములు కలుగునని తెలియవలెను. యతః విరజ కార్యమగు ఏ విక్షేపశక్తి వలన పురాణీ అనాదికాల సిద్ధమగు ప్రవృత్తి ఒకటి సంసార హేతువగు ప్రవృత్తి ప్రసృత విస్తృతమైనదో ఆ ప్రవృత్తి జీవునకు సంబంధించినది కావచ్చును, లేదా ప్రపంచ సృష్టికి హేతువైన ఈశ్వర సంబంధి ప్రవృత్తి కావచ్చును. ప్రపంచ సృష్టి కూడా విక్షేపశక్తి వలననే కలుగును కదా. కాని ఈశ్వరుడు శుద్ధసత్వ ప్రధానమగు మాయచే ఉపహితుడు. ఆ మాయ కూడా శ్రీవివేక చూడమని మలిన అందుచే స్వాధీనమయ్యుండుటచే ఈశ్వరునకు బంధ ప్రసక్తి లేదు. నత్వప్రధానమగు అవిద్య జీవునకు ఉపాధిగనున్నది. జ్ఞానశక్తి రజస్తమోగుణములచే ప్రతిహతమగుటచే జీవుడు ఉపాధ్యాధీనుడై తత్కృతమగు బంధము కలిగియుండును. రాగదేహ ఇత్యాదికము కేవలము జీవుని విషయముననే అస్యార్జకార్యమగు ఈ విక్షేపశక్తి వలన రాగదేహ ప్రవృత్తి హేతువులగు రాగద్వేషాది దోషములు జీవునకు నిత్యము కలుగుచుండును. వాటివలన మనస్సు యొక్క వికారములగు ఏ దుహఖాదేహ దుహఖః శతర్ష మరాదులు కలవో అవియన్నియు. కామః సంకల్పో విచికిత్స శ్రద్ధాశ్రద్ధా ధృతిరధృతః ప్రార్థేభిరిత్యేతత్సర్వం మన ఏవ కామము సంకల్పము సంశయము శ్రద్ధ అశ్రద్ధ ధైర్యము అధైర్యము సిగ్గు బుద్ధి భయము ఇది అంతయు మనస్సే. అనుసృతిననుసరించి మనస్సునకు సంబంధించినవే కాని నిర్వికారమగు ఆత్మయొక్క ధర్మము లెన్నడును కాజాలవు అని చెప్పుటకై మనసః అను పదము ప్రయోగింపబడినది. ఆ మనస్సుతో తాదాత్మ్యాధ్యాసముచే జీవునిపై కల్పింపబడుచున్నవి వాస్తవమున జీవునియందు లేవు. సాక్షిచేత కేవలో నిర్గుణశ్చ సాక్షిభూతము చైతన్యరూపము అద్వితీయము నిర్గుణము నాణ్యతోస్తి ద్రష్ట. ఆత్మకంటే భిన్నుడగు ద్రష్టలేడు. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవయవము నిష్క్రియము శాస్త్రము అని శృతులు చెప్పుచున్నవి. 172. అవ ఇప్పుడు రాగదేహ అను పదమునందలి ఆది శబ్దముచే గ్రహింపదగానవియు రజః కార్యమగు విక్షేపశక్తి వలన కలిగిన వగుటచే రాజసములను అగుధర్మములను అవి ఘోరములగు టచే దుహఖ హేతువులను విషయమును ఈ ధర్మములు నిరంతర ప్రవృత్తి హేతువులగుటచే వాటి కారణమగు రజస్సు బంధక మను విషయమును చెప్పుచున్నాడు. రజోగుణము 178. కామః క్రోధో లోభదంభాభ్యసూయాహంకారేష్య మత్సరాద్యస్తు ఘోరాః ధర్మా ఏతే రాజసాః పుంప్రవృత్తి యస్మాదేతత్తద్రజోబద్ధహేతురః. 114. కామః కామము క్రోధః క్రోధము లోభ మత్సరాద్యాః లోభ లోభము దంభదంభము అభ్యసూయాసూయ అహంకారాహంకారము ఈష్యా ఈష్యా మత్సరాద్యాహ మత్సరము మొదలగు ఏతే ఈ ఘోరాఘోరములైన ధర్మాహ ధర్మములు రాజస అహరజోగుణజన్యములు. యస్మాత్ ఏ రజోగుణము వలన పుంప్రవృత్తి పురుష ప్రవృత్తి కలుగుచుండునో ఏతత్ ప్రసిద్ధమగు తద్రజః ఆ రజోగుణము బద్ధ హేతుబంధమునకు హేతువు. ఉదాహ కామః విషయాభిలాష క్రోధః కామమునకు అడ్డుతగిలినప్పుడు కలుగు కోపమును నామాంతరముగల మనోవృత్తి. లోభః లభించిన ధనమును రక్షించుకొనవలే ననెడి బుద్ధి. దంభః ధర్మాత్ముడనని పైకి ఆడంబరము చూపుట. అభ్యసూయ అపరుల ఉత్యర్షను చూచి సహింపలేకపోవుట. అహంకారః తానే గొప్పవాడనను అభిప్రాయము. ఈష్య పరగుణములను దోషములుగా చిత్రించుట. మత్సరః క్షీణింపన వస్తువును పరిత్యజింపకుండుటకై ఇచ్ఛా హరణమునకు రాజకీయమగు ఒదక ప్రాప్తి స్థానము నుండి నీరు త్రాగవద్దు అను ప్రవృత్తి. ఆది పదముచే మదదర్పాదులను గ్రహింపవలెను. ఇవి ఇహలో కపరలోకముల రెండింటి అందును భయ హేతువు లగుటచే ఘోరములని చెప్పబడినవి. కామక్రోధాదులు కలవాడు ఎన్నటికిని ప్రవృత్తి నుండి విరమింపజాలడు. ఎల్లప్పుడునూ ఏదియో యొక్క పని చేయుచునే ఉండును. అందుచే ఈ ధర్మములు రాజసములు. రజః కర్మణి భారత సంజేతి అర్జున. రజోగుణము కర్మయందు ఆసక్తుడగునట్లు చేయును అని భగవద్గీతలో చెప్పబడుటచే 174 శ్రీ వివేక చూడామణి. ఎల్లప్పుడునూ ఏదియో ఒక కర్మ చేయుటకు కారణభూతములగు ఈ ధర్మములు రాజనములు. ప్రవర్తన లక్షణ దోషాహ ప్రవర్తింపచేయుటయే దోషములు లక్షణము అని న్యాయసూత్రము చెప్పుచున్నది. అన్నింటి నుండి నివర్తించినచో సుఖము కలుగును. వీటిలో కామాదులలో ఏ ఒక్కటియు నివృత్తి ప్రయోజకము కాదు. లోభః ప్రవృత్తిరారంభః కర్మణమసమః స్పృహ రజస్యేతాని జాయంతో వివృద్ధే భరత శభ. ఐ ఓ అర్జున, రజోగుణము వృద్ధి పొందినప్పుడు లోభము ప్రవృత్తి కర్మలనారంభించుట శాంతి లేకపోవుట ఆసక్తి అనునవి జనించును అని కూడా గీత చెప్పుచున్నది. దేనివలన పురుష ప్రవృత్తి కలుగుచున్నదో ఏతత్ సర్వజనానుభవ సిద్ధమైన తత్ మాయాగుణముగా చెప్పబడిన రజోగుణము బంధ హేతువు. కార్యకరణ శరీరేంద్రియాది సంఘాతాధ్యాసమే బంధమును కలిగించును. అధ్యాసము లేనిచో కర్మయే యుండదు. అందుకే రజోగుణమే బంధహేతువని గ్రహింపవలెను. ఆత్మత్వమును అధ్యసింపని దేహముతో ఏ ఒకడును వ్యాపార ప్రవృత్తుడగుట లేదు కదా అని అధ్యాస భాష్యమున చెప్పబడినది. అవ ఇప్పుడు సకల సంసారమునకును అధికారణమైనదియు విక్షేపశక్తి విజృంభించుటకు హేతువైనదియు అగు తమోగుణ సంబం ధియగు ఆవరణశక్తిని నిరూపించుచున్నాడు.